యోగ్యర్మయ్యాధిష్టాది స్వాయస్యం తస్మై జ్యేష్టాయ బ్రహ్మణే నమః స్కంభేరేవేష్టభిదేద్యోష్టభూమిష్టతిష్ఠతః స్కంభైదం సర్వమాత్మన్వద్యత్రారణ్యేవిషచ్చరత్ ఇస్రోః ప్రజాత్యాయమాయన్యాన్యార్కమభితో విశంతః బృహన్వేదస్థోరజసో వివారో హరితో హరిదేదావీవేశ ద్వాదశ ప్రదశ్చక్రమేకం త్రీణిభ్యాధికముదచ్చేన తత్రాహదాస్త్రీణి శతాని శంఖష్టిశ్చ హీరాదరాదే ఇదం సవితరవిజాహీరగ్రమాయ తస్మిన్హావిత్తమిచ్ఛందేకరేకజ ఆవిసన్నిహితం గుహాజం నామ మహత్పరం తత్రేదం సర్వమాణప్రతిష్ఠితం ఏకచక్రం వర్తదేకరే సహస్రాక్షరం ప్రపురోది పశ్చాత్ అర్ధేన విశ్వంభవ పంచవాదేవ హగ్రవేణ పృష్టయోయుక్తసంబరంతి అయాతమశ్చేన జాతం పరం మేదీయోవరం దీయ తిరియగ్నిరశ్చమోర్ధ్వస్తశోనిహీతం విశ్వరూపం తదా సదర్శయ సప్త సాకం యే అస్య గోపామహతోపభూవః యా పునస్తాయుజ్యతేయా చ పశ్చాద్యా విశ్వతో యుజ్యతేయా చ సర్వతః యయా యజ్ఞప్రాంతాయతే తాం తా వృక్షాదికతవాసర్వాం యదేజతిపతదియచ్చరిష్ఠాదిం ప్రాణరారాహారం నిమేషచ్చ యద్భవత్ తద్ధార పృథివీం విశ్వరూపం తత్సంభూయభవత్యేకమేవ అనంతం వితరతం పురుత్రానంతమంతరవచ్చాసమంతే తేనాగమానశ్చరది విజన్మం విద్వాం భూతమత భవ్యవస్య ప్రజాపతిశ్చరది గర్భే అంతరిక్షమానోహుడాయాయే అర్ధేన విశ్వం భవనం జజారహిరస్యార్ధం కథమః సగేతో ఊర్ధ్వం భరం తముదరణం కుంభేనేవోదహార్యం పశ్యంతి సర్వే చక్షుషాః సర్వే మనసా విదుః దూరే పూర్ణేన వసతి దూర ఊనేన హీయతే మహన్యక్షం భువనస్య మధ్యే తపసై పరిమ్లాష్టభృతో భరంతి యత సూర్య ఉదేత్యస్తం యత్ర జగచ్చతి తదేవ వందేహం జ్యేష్ఠం తదునాత్యేతి వించనా ఏ అర్వాణం మధ్య ఉదవా పురాణం వేదం విద్వాంసమభితోపదంతి ఆదిత్యమేవ దేవీ వదంతి సర్వే అగ్నిం ద్వితీయం త్రివృతం చ హంసం సాధాన్యం విరతామస్య వక్షోహరేర్హంసస్య పదస్వర్గం స దేవాన్ సర్వానురస్సు పరద్య సంపశ్యం యాది భువనాని విశ్వా సత్యేనోర్ధస్తపతి బ్రహ్మణార్వాంగ్యపశ్యతి ప్రాణేన తిర్యం ప్రాణదయస్మిన్ జ్యేష్టమధిశ్రుతం యో వైదే విద్యాభ్యాం నిర్మచ్చదేవతో స విద్వాన్ జ్యేష్టం మన్యే తద విద్యాబ్రాహ్మణం మహతే అపారగ్నే సమభవత్సో అగ్నే స్వారాభరత్ చతుష్పాద్భూత్వా భోగ్య సర్వారత్రభోదరం భోగ్యోభవతో అన్నమద్భో యో దేవముత్తరాంతముపాసారేకనాదనం సనాదనమేనమాహృతాద్యస్యాత్మనం నమః అవరాత్రే ప్రజాలేదే అన్యో అన్యస్య రూపయోః శరం సహస్రభయుదన్యర్మదమదం ఖేయం సమస్మిన్ నిమిష్టం తదస్య గ్రంథ వినశ్చదేవ తస్మాదేవోదరేకరేణ బాలాదేకమణీయస్తముదైకం నేవ దృశ్యతే తతః పరిష్వదీయతే దేవతామ ప్రియా ఇయమ్ కళ్యాణ్యాగ్రహమృతృహే యస్మై దృదాసేషాజాసేమాన కుమారీ వంజీర్ణోేన వంచసిం జాతో భావసి విశ్వతో ఉదయాసవా పుత్రేషాముదేషాజ్యేష్ట ఉదవాగనిష్ట ఏకోవదేవో మనసిష్ట ప్రథమో జాత సౌగర్భే అంత పూర్ణా పూర్ణముదతి పూర్ణం పూర్ణేన శిక్షణే ఉదోదగ్య విద్యామానస్తత్వాదిషిక్షణేషా సనర్థే సనమేవ జాతేషా పూరాణీ పరిమసర్వం బహూవ రూపేణే వృక్షాహరీతాహరీతస్వజ అంత్యసంతం న జాత్యంత్యసంతం న పశ్యతి దేవస్యమశ్చయాన్యం న మాధరీయతి అపూర్వేణేషితావాచస్తావదంతి వదంతేర్యత్ర గచ్చం విదలాహుర్బ్రాహ్మణం మహత్ యత్ర దేవాశ్చ మనుష్యాశ్చారాణాభావివర్షితాః పుష్పం వచ్చామి యత్ర సంమాయయాహితం లేభిర్వాదరిహితః ప్రవాదిదేతం తే పంచదశ సద్ధీజైః యాహూతి మధ్యమన్యంత దేవాం నేతారః కథమేతాః ఇమామేషాం పృథివీం వస్త్రయేకోంతరిక్షం పరియేతో బభూవ దివమేషాం దతేజో విధర్తా విశ్వాః ప్రతిరక్షంతే యో విద్యాత్ శ్రోత్రం విదతం యస్మిన్ లోకాః ప్రజా ఇమాః శ్రోత్రం శ్రోత్రస్య యో విద్యాత్ స విద్యాద్ బ్రాహ్మణం మహద్ వేదాహం శ్రోత్రం విదతం యస్మిన్నోదాహ శ్రోత్రం శ్రోత్రస్యాహం వేదాసోయబ్రాహ్మణం మహద్ జలంధరాద్యా పృథివీ అభిలయత్ప్రహం విశ్వధావ్యాష్టన్నేకపత్నే పరస్తాఖ్యేవాదీమాదరిశ్వాదారీ అప్స్వాదీం మాదరిశ్వా ప్రవిష్ట ప్రవిష్ట దేవాస్థౌరజసో విమాన పవమానో హరిదాదీరేజ ఉత్తరేణే గాయత్రీమృధి విచక్రమే సాయే సామరసం విదృతస్తే నివేశ సంగమ నోవసూరాదేవీవత పితా సత్యం ఇంద్రోరథస్థౌ సమరే ధనానా పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిరావేతం తస్మిన్ యద్యక్షమాత్మన్మత్తద్వై బ్రహ్మమిదో విదో అరామోధీరో అమృతస్వయంభూరదేన దృప్తో న పురశ్చరో నః తమేవ విద్వాన్నవీభాయ మృత్యోరాత్మానం ధీరమగనం యువానం అధాయమీరయ్యాముఖాది సమత్రేషు వజ్రమర్పయైతం ఇంద్రేణమశతోదరాభ్రాతృయగ్నిమానస్య ధాతు వేదిష్టే జన్మ భవతు బహిర్లోమాగ్రభిర్గ్రామాత్మైషోధీలుచ్యతు బాణాస్తే ప్రోక్షణీ సంతు జిగ్వాహమాష్టభ్యే శుద్ధాత్మ జ్ఞాభూత్వాదిమం ప్రేహీషదౌదరే యశ్శదౌరణాం వచతి కామప్రేణ స్వయమూర్పదే ప్రేతార్యజ సర్వేయంతీ యథాయథాం సర్గమారోహరియత్రాగస్తి దివం దివ అపోపణాభిం కృత్వా యోదలాది సదోదరణా సదాల్లోకాన్ సమాప్నోదియే దివ్యాయే చ ఆర్దీవాః హిరణ్యజ్యోతిషం కృత్వా యోదలాది సదోదరణా ఏ తే దేవి సమిరాః సక్తారో ఏ చ తేజాః తే త్వా సర్వే లోప్స్యంతి మైభ్యం వరమస్తాదక్షిణరముత్తరాన్ మరుతస్వా ఆదిత్యా పశ్చాద్వాజ్ఞష్టోమరిద్రా దేవాహిదరోహర్ష్యాగంధర్వాప్సరే సర్వే మోప్స్యంతి సారీ రాత్రమతిద్రా అంతరిక్షం దివం భూరిమాదిత్యాన్ మరుతో లోకాన్ సదర్వాదరాృతం ప్రోక్షంతే సుభరా దేవీ దేవాంగమిష్యతి పక్తారమగ్నే మహింసేర్దివం ప్రేహి సదౌదరే ఏ దేవాది విషదో అంతరిక్ష సదశ్చ ఏ దేవే భూమ్యామధి తేభ్యస్తం దుఃఖ సర్వీరం సర్పిరథోమో యత్తే శిరో యత్తే ముఖం యో కర్ణౌ యే చ దేహం ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యో దేవోష్టౌ యే నాసీదే శృంగే చే క్షీ ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే క్లోమాయద్ధృదయం పురీత సహగంధికా ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే నిర్జేమతస్నేహాంతం యాశ్చ దేవుదాః ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే ప్లాశ్నియో నిష్ఠయో కుక్షీయ దమ్మదే ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే మజ్జాగరస్థిరం మాంసం యచ్చోహీతం ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యౌదే బాహూయే దోషణీయావంసౌ యాచతే కపుత్ ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యాస్తే గ్రీవాయే స్కంధాయ పృష్టీర్యాశ్చ ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో జ్యోత ఊరువ జీవంతో యే శ్రోణీయాచతే భగలే ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే పుచ్చం యే దేవాలయోయే ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యాస్తే జంఘ్రాయాః పుష్ఠీకారిచ్చరాయే ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో యత్తే కర్మ సదోదరే యారిలో మహల్యఘ్నే ఆవిక్షాం దుఃఖదాం దాత్రే క్షీరం సర్పిరథోమో రోడోదేశాం గోడశాభాజ్యేనాభిధారిత తవ పక్షౌదే విగత్వాసాభక్తారం దివం పునోరే ముసలేయశ్చర్మణిజో ఆశూర్వేదం మనఃకరా యంబావతో మాధరి స్వాపవర్మానో మమాధాజ్ఞష్టద్ధోతా సుహూతం కృణోతో అపోదేవేర్మధూమదీర్ఘతశ్రుతో బ్రహ్మాంభస్తేణుభవచ్చామి యత్కామైదమభిషించామి వోహం తన్మే సర్వం సంపద్యతాం వయం శ్యామవదయోరీణాం నమస్తే జాయమానాయే జాతాయాః ఉదతే నమః బాలేభ్యశ్రమేభ్యో రూపాయాజ్ఞే నమః యో విద్యాత్ సప్త ప్రవతః సప్త విద్యాత్ పరావతాః శిరో విద్యాత్ సమతాం ప్రతిగృహీయాత్ వేదాహం సప్త ప్రవతః సప్త వేదమరావతాః శిరో యజ్ఞస్యాహం మే రథోరం చాస్యాం విచక్షణం వశాం సహస్రధారాం బ్రహ్మణాక్షామరదామధి శతం కంసా శతం గోద్ధారః శతం గోప్తారో అధిపృష్టేన స్యాః యే దేవాస్తస్యాం ప్రాణం దిదే వశాం విదురేకరథా యజ్ఞమహీనాక్షీయా సురా ప్రాణమహీలోకా వశాపర్జన్యవక్తీవాహ్మణ ప్రాదేశ సోమే నోమ ఊధరస్తే భద్రే పర్జన్యో విద్యుతస్తే అపస్తం దుఃఖే ప్రథమావరావసే ృీయం రాష్ట్రం దుఃఖేన్నం క్షీరం వదేత్వాదిత్యైర్భోజమానోపాతిష్ఠరి ఇంద్రసహస్రం మాత్రాన్ సోమం పాపాయోజేంద్రేవైరాత్రిషయోపాయ తస్మాత్రక్షీరం వృద్ధోహరే యత్తే క్రుద్ధోజనపతిలా క్షీరమహరద్వదే ఇరంతరజనాగస్త్రిడుపాత్రేరక్షని త్రిడుపాత్రేతం సోమాయత్ర దీక్షితో బలిహిష్యాస్తే సంహితో మేనాగతమేణమద్వరా వశాసముద్రమధ్యక్షాద్గంధర్వే కలిభిః సహ సంహిదేనాగరసంసర్వేణోషా వశాముద్రవచ్చద్భద్రాజ్యోతి శ్రీభ్రతి అభిన్వేదాహిరణ్యేనక్షరే అశ్వస్సముద్రోత్వాద్యష్కందే తద్భద్రాస్తమాగచ్చేష్యతర్వాయత్ర దీక్షితో బలిహిష్యాస్తే వశామాత్యస్య వశామాత వశాయాజ్ఞాయూధం తతశ్చిత్తమాజాయత ఊర్ధ్వబ్రహ్మణకూజాది తతస్తంజ్ఞేవేరాజ ప్రాణస్యాజ్ఞేయస్తేభ్యోరస్మయస్తాభ్యాయం సత్యభ్యాంజవసేనవాంద్రేభ్యోజ్ఞే అత్ర ఉదరాదీరుదరం వరుణశ్చారుప్రావీరే తదస్మాద్బ్రహ్మోదస్వయత్సేత్రమేత్రే గర్భాదే పంతజాయమానాదోస్వాహిరామావరుణే బ్రహ్మభిక్లప్తస్యాబంధో యుగలేకస్సంశ్రేయోశ్చారేకాయత్రీయజ్ఞాభవంతరాక్షోరభవత్మరా వశాయజ్ఞం ప్రత్యగృహాద్వశాయమధారయత్ వశాయామంతరవిశ్రహ్మా సహ వశాదేవామృతరాహుర్వశాం ప్రత్యుపాసరే వశేదం సర్వృహద్దేవామనుష్యాతరం విద్యాత్సవనాం ప్రతిగృహీయాత్ సర్వమాధ్వేదాత్రేణురన్ తిష్ణోర్మావరుణశ్యాంతర్దీర్యత్యాసని తాయ్యామధ్యే రాజలీలాశాదుష్పరిగ్రహాతుర్మృతంతురీయస్తురీయం వశవస్తురీయం వశాద్యోర్వశాపృథివీవశాష్ణ ప్రజాపతి వశాయాధ్యాసవశ్చాయాధ్యాసవశ్చే్రగ్నస్వయోశావుపాసలే సోమేనామేకే దుఃఖేషితమేకముపాసలే విదుషే వశాం దదుస్తే గతాస్త్రీ దివం దివ బ్రాహ్మణేభ్యో వశాం దత్వా సర్వాన్ లోకాన్ సమశ్నుతే విదంశ్యామాబ్రహ్మాతో వశాం దేవా ఉపజీవంతి వశాం మనుష్యాత వశేదం సర్వ్యాశ్యై దశమం కాండం సమాప్తం అథ ఏకాదశం కాండం ఓ అగ్నేయాయ స్వాదీర్ణమభిలేయం బ్రహ్మ ఔదనం వచరి పుత్రకా సప్తర్షయో భూదర్షేత్తు ప్రజయా సహే అగ్నిష్టామీర్యాయ బ్రహ్మోదనాయ వక్రేరాయం సర్వీరం సమిద్ధో అగ్నే సమిధ సమిధ్యస్వ విద్వాన్ దేవాం యజ్ఞయా తేభ్యో హవిశ్రవయం జాతవేదముత్తమీరోహరేణ వేదాభాగో నిహితో యపురావో దేవానాం పితృణాం మధ్యాహ్నాం వంశాన్ జానేద్వం విభజామితాన్ భోజో దేవానాం సలిమాం పారయామి అగ్నేదస్వాదభిమాత్రీయమానాస్తేదో సాకం స జాతే పయన సాధేర్ఘోరాకస్యాధీరోహమిష్టం స్వర్గో లోకైజం వదంతి ఇయమ్ మహే ప్రతిర్ణాగ్రామాణుయాయుంఘ్యం సోమ్యజమానాయ సాధు అవధ్యతేర్భవ్రామాణౌ సగతో ఉపశ్వాసేద్రువేధీరాజూరం శ్రయాసమానాదిగర్వాంశ్రమాజస్పదం దేహస్వాదరామి పరేహిరాజిగుణరేషిప్రమాంతాగోష్టోగ్రశ్వరాయ దాసాంగృహీరాజ్యతమాజ్ఞరాజహీరా ప్రతిబుంభంగ్రభాయోజోభాగోహీతోయపురాజ్ఞాస్తాధ్యక్షస్తవైరం ఆర్షేయా దైవాభిసంగత్య భాగవిమంతమిష్టాతమిష్టవంతో శుద్ధా పూతాయోషితో యజ్ఞిరాజిమాశ్చర్మంతు శుద్ధా అదః ప్రజాం బహుళాన్ పశోన్న పక్తో ధనస్య సుకృతామేతు లోకం బ్రహ్మణా శుద్ధా ఉత పూతా ఘటే రసోమస్యాంశవక్రందులా యజ్ఞిరాజివే అవప్రవేశ ప్రవేగృహాదమశ్చర్మం భక్తా సుకృతాభేదలోకం ఉరప్రదస్వమహదామాహిమ్నా సహస్రవృష్టస్వృతస్య లోకే పితామహ పితరః ప్రజాపదాహం భక్తావంచదధస్తే అస్మి సహస్రవృష్టశతధారోక్షీలో బ్రహ్మోదనో దేవయానః స్వర్గః అమోం సహాదరాణి ప్రజయాం పరిహారాయ మృతాం మహ్యమేవ ఉదేహివేదిం ప్రజయామర్థయీనాం మృతస్వరక్ష ప్రదహం దేవ్యేనాం శ్రియా సర్వానాదిగర్వాం చామాదస్పదం దేహదస్పాదయామి అభ్యావర్తస్వ పశుభిః సహైనాం ప్రత్యయేనాం దేవతాభిః సహైః మాపక్షమో మాభీతారేక్షేత్రేమాజ ఘతేన దష్టామన సాహితైర బ్రహ్మోదరస్ అభీతారే నిరే అమ శ్రద్ధాధనం సహాదైవానాం అదీతే రహస్తాం సృజామేతాం విదేయాం సప్తర్షయోభూతలోకాన్వన్ సారాత్రాది విదుష్యోరణస్య నిర్వేద్యామధ్యేనం చిరోతో శ్రుతంతాహ్యముపసీదంతు దైవాని సప్యాద్యః పునరేణాల్పసీదా సోమేన భూతో జఠరేణ బ్రహ్మాషేజాస్తే మాజే సంప్రాసితాః సోమ్రాహ్మణాసీరాజోహీ శుద్ధా భూతయోషితో యజ్ఞిమా బ్రహ్మణాస్తేపక్షయామి యత్కామయమీంద్రో భరద్వాజ్యోతిరమృతం హిరణ్యం భక్వం క్షేత్రామధుమేరే బ్రాహ్మణేషు గణే పంచాగ్నోజాగరేపరూర దీర్ఘవాయో రాయశ్చ వృషభోర్గేణాక్షేసీతం శృతం సమాజీరస్వాతం గచ్చయజ్ఞం నాకేతిష్టంతో ేవాజ్యోతిషాద్యాముదాయం బ్రహ్మోధనం మత్వాసు కృతస్య లోకం తేనేష్మసు కృతస్య లోకం స్వరారోహంతోరాజముత్తమం భవాజనో మృతం మాభియాతం భూదేవతి పశుపతి నమో ప్రతిహితమాయ తాం మా విశ్వాష్టం మానోహింసిష్టం విపరో మానదస్పర క్షణిష్యవాక్షీకాస్తే పశుపదేవయాంసిషేమాదంత క్రందాయ ప్రాణాయ నమస్తే రుద్రజన్మ సహస్రాక్షాయ పురస్కారా దివస్పర్యంతరిక్షాయ ముఖాయ పశుపదేక్షోషేవాయ సందృశే ప్రదేశీనాయ నమ అంగేభ్యస్త ఉదరాయ ఆస్యాయోషంధాయ నమ అస్త్రాణీయ సహస్రాక్షేణ వాయా రుద్రేణాధరణాదేమాసమరామి విశ్వరామాయమాగ్నిపరేణోభానోమాస్తమోస్మై చతుర్నమో అష్టయుక్తో భవాయత్త పశుపదే నమస్తే తమేమే పంచ పశవో విభక్తా గావో అశ్వా పురుషాయ తమ చతు పశ్యం పురస్తాశ్యం తమ్ బహుశా పశ్యం గోపారామ శ్యామాశ్వం కృష్ణమసీతం హృణంతం భీమం రథం కేశిర పాలయంతం పూర్వే ప్రతి భోనమోస్మై మానోభిశ్రామత్యం దేవహేతుం మానః పదుపదే నమస్తే అన్యత్రాస్మద్దివ్యాంశాఖామిధోరో మానోహింసేరీనాం ద్రోహిమయేణాంధిమాత్రోషః మాత్రయాతమారావహి మానోదోషపురోషేణమాదేధోరాజావిధో అన్యత్రోదవిమర్తలవిహారోణాప్రజాంజనహి యస్తదక్మాకాశీకాహేతిరేకమశ్వస్యేవరిషణక్రందయే తస్మై నమో దశభిశ్చక్రమే తుభ్యమరణ్యా పశవో మృగావరే హితాహంసాశ్వపర్ణాశ్వకులాయాంసి తవ రక్షం పశుపదే అస్తుభ్యం చరంతి దివ్యామోధే శింశుమారాజగూలికయాజామత్యాజారేభ్యో అశ్యసి నదే దూరం నరిష్టాస్తే సద్య సర్వాన్ పరిపశ్యతి భూమి పూర్వస్మాత్ శుత్రస్మిన్ సముద్రే మానోరుద్రతక్మనామా విషేణమానస్సంసాదియేనాగ్నినా అన్యత్రాస్మద్విద్యుతం పాదయితాం బ్రహ్మముఖం అశ్వాకరాగాస్తాశాస్తు కబ్రోభరీకరణాశ్రోభ్రం శ్యామయోస్య మాంసాని గోహీతమస్యోహీతం తమభస్మ హరీతం వర్ణ పుష్కరమస్య గంధ ఖాత్రంశాంసాభిషయలోక్యే ఆంత్రాణి జత్రవగుదావరత్రాయమానస్యోదరస్యౌరవిధానం శ్రీనాపరిశ్రమ శ్రీయతామోమ్యాతం హస్తాభరేజనం బ్రహ్మణా పరిగృహీయాపరిగోఢా మహిమానం విద్యాద్రాతమే ప్రత్యంజం నైవాహ